జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, దశరథ చక్రవర్తి కుమారులకు వివాహం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడు మహాముని ఆయన వచ్చారు. ఆ సమయంలో వచ్చి రాజుగారిని దర్శించాలి అని అడిగితే భటులు వచ్చివి విన్నవించారు దశరథ చక్రవర్తికి. ఈయన తద్వచనం శ్రుత్వా సపురోధాసమాహిత ప్రత్యుజ్జగామ. ఆ పురోహితులు మంత్రులతో సహా ఎదురెళ్ళి ఆయనకి స్వాగతం పలికారు. అర్ఘ్యము పాద్యము మొదలైనవన్నీ ఇచ్చి పూజించి అర్హాసనమిచ్చారు. కూర్చున్నాడు ఆయన. చక్రవర్తిని పృచ్ఛన్ నరాధిపం ఇలా అడిగాడు, ఏమయ్యా నీ పురే కోశే జనపదే బాంధవేషు సుహృత్సృచ కుశలం మీ యొక్క పురమునందు, అలాగే ఈ యొక్క ధనాగారము పట్టణం చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళు నీ బంధువులు స్నేహితులు అందరూ కూడా కుశలంగా ఉన్నారా అని అడిగాడు. సామంతులు అంటే అయ్యా అంతా తే సర్వే హృష్ట మనసహ అందరూ ఆనందంగా ఉన్నారు, తమరు చాలా మహానుభావులు. పాత్రభూతోసి మీ బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌచిక, నువ్వు నా యొక్క అదృష్టం వలన ఏం చేశారు ఇక్కడికి. అజ్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం. ఈరోజు నా జన్మ సఫలమయ్యింది, నా జీవితం కూడా సఫలమయ్యింది, మంచిగా ఇక నడుస్తూ ఉంటుంది. ఈ మాటని చాలామంది వాడుతూనే ఉంటారు, చాలా చోట్ల అసలు వస్తూనే ఉంటుంది ఇది. ఈ పద్యపాదం వరకు ఈ శ్లోకపాదం పూర్వం రాజర్షి శబ్దేన తపస జ్యోతిత ప్రభ బ్రహ్మర్షిత్వమను ప్రాప్త పూజ్యోసి బహుధా మయా. తమరు రాజర్షి శబ్దంతో ప్రకాశిస్తూ తరువాత బ్రహ్మర్షిగా కూడా అయ్యారు. చాలా సంతోషము, తదద్భుతం, అది చాలా అద్భుతము. కనుక ఇచ్చామి అనుగృహీతోహం త్వదర్థ పరివృద్ధయే. ఏం కావాలి తమకి, మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చారు కనుక అది చాలా ఆనందము. తచ్చుత్వా రాజసింహస్య వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమ మహాతేజ విశ్వామిత్రో అభ్యభాషత. చాలా సంతోషం, రాజవాక్యాన్ని విన్నాడు. రోమములు ఆయనకి సంతోషంతో నిక్కబడుచుని విశ్వామిత్ర మహర్షికి తను వచ్చిన పని తేలికగా అయిపోతుంది అని ఆనందంతో చెబుతూ ఉన్నాడు. సదృశ్యం రాజశార్దూల తవైవ ఏతద్భువి మహావంశ ప్రసూతస్య వశిష్ఠ వ్యపదేశిన. వశిష్ఠ మహర్షి మీకు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు కనుక మీలాంటి వారు ఇలాంటి మాటలు పలకటము తగినటువంటిదే సుమా. కనుక ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటి అనంటే, నేను అహం నియమమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ, నేను ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నానయ్యా. తస్య విఘ్నకరౌ ద్వౌతు రాక్షసౌ కామరూపిణౌ. ఒక ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నాన్ని కల్పిస్తూ ఉన్నారు. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ. మారీచుడు సుబాహుడు వాళ్ళు బాగా బలవంతులు, అన్ని యుద్ధములయందు కూడా ఆరితేరిన వారు. నా యొక్క యజ్ఞకుండములయందు మాంసము రుధిరౌఘేణ వేధింతాం అభ్యవర్షతాం. ఆ హోమకుండంలో మాంసము రక్తము తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఇలా నా యజ్ఞాన్ని మరి నచమే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ తదా భూతాహి సాచర్య నశాపస్తత్రముచ్యతే. కానీ నేనా మళ్ళీ కోపాన్ని ఎక్కడ తెచ్చుకోను, ఇదివరకు ఎన్నోసార్లు కోపాన్ని తెచ్చుకొని నా యొక్క తపస్సును వ్యర్థం చేసుకున్నాను, ఇక నా తపస్సుని మళ్ళీ అలా ఉపయోగించలేనిక, కోపంతో వాళ్ళని శపించలేను. స్వపుత్రం రాజశార్దుల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. ఓ రాజశార్దుల, రాముడు నీ కుమారుడు, కాకపక్షధరుడు అంటే జులపాలే ఇంకా ఆయనకి నీ పెద్ద కుమారుడు సత్యపరాక్రముడు, అతని పరాక్రమం అంతా కూడా సత్యమే, అది వ్యర్థమయ్యేది కాదు. శక్తోహ్యేష మయాగుప్తో దివ్యేన స్వేన తేజస రాక్షస ఏ వికర్తారహ తేషామపి వినాశనే. ఆ రాక్షసులను నాశనం చేయటానికి సమర్థుడు నేనున్నాను కదా, నా వెంట పంపిస్తే నా రక్షణలో ఉండి దివ్య తేజస్సు చేత వారిని నాశనం చేస్తాడు. శ్రేయశ్చ అస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ త్రయాణమపి లోకానాం యైన ఖ్యాతిం గమిష్యతి. కనుక నేను అలా చేస్తాను కనుక నాకు ఆ రాముడిని ఇచ్చావు అని అంటే మూడు లోకములలో కూడా నీ కీర్తి అద్భుతంగా చెప్పుకుంటారు. నచతౌ రామమాసాజ్య శక్తౌ స్థాతుం కథంచన నచతౌ రాఘవాదన్యో హంతుముత్సహతే పుమాన్ వీర్యోత్సిక్తౌ హితౌ పాపౌ కాలపాశవతంగతౌ రామస్య రాజశార్దూల నపర్యాప్తౌ మహాత్మనః. నచ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివా అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. కనుక నువ్వు రాముడిని మాకు ఇయ్యవలసింది అని అన్నాడు. అంటే ఇంకా సందేహిస్తూ ఉన్నాడు దశరథ చక్రవర్తి, ఆయన ఇంకా మాట్లాడలేదు. రాముడే సమర్థుడు అని వారిని నాశనం చేయాలంటే అది నాకు తెలుసయ్యా, నేను ఎందుకు వచ్చాను అని అంటే రాముని సంగతి నాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాహ. అదే బయటికి వెళ్ళలేదు కదా రాముడు, ఇంత బలవంతుడు అని నీకు ఎలా తెలుసు అని అనుకుంటావేమో, అది నాకు తెలుసు. అహం వేద్మి నాకు తెలుసు అంటూ ఉన్నాడు. ఇదేమిటయ్యా ఇప్పుడొచ్చి నాకు తెలుసు అంటూ ఉన్నాడు అని అనుకుంటున్నావా? రామస్య పరబ్రహ్మత్వం సూచయన్నాహ. ఇక్కడ వ్యాఖ్యానం చాలా వివరంగా చెబుతారు. ఇట్లాంటి చోట్లలోనే గోవిందరాజీయము విశిష్టంగా చెబుతూ ఉంటుంది, అది చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. పరబ్రహ్మత్వాన్ని సూచిస్తూ ఉన్నాడు. అంటే ఋషులకు తెలుసు ఈ రాముడు పరబ్రహ్మ పరమాత్మ అనే సంగతి. అలా వాల్మీకి మహర్షి చెప్తూ ఉంటాడు మనకి కథలో, అక్కడి వారికి తెలియదు, సామాన్యులకి ఏమీ తెలియదు. ఆయన దశరథ చక్రవర్తి కుమారుడుగానే పెరుగుతూ ఉన్నాడు. ఆయనేమీ అతిశయంగా పలికేవాడు కాదు, కనుక ఎవరికీ తెలియలేదు. మరి రామావతారం అంటే అంతే, దీనిని మనము చాలా క్లిష్టము తెలుసుకోవటము. కృష్ణుడు అడుగడుగునా నేను దేవుణ్ణి అంటాడు, కానీ ఈయన అడుగడుగునా నేను మానవుణ్ణి అనకపోయినా కూడా దేవుణ్ణి అని అసలు ఎక్కడ అనలేదు ఈయన. మరి యజ్ఞంలో ఉద్భవించేటప్పుడు అదంతా కూడా వారు దేవతలు చెప్పుకున్నారని వాల్మీకి చెబుతుంటాడు తప్ప వాళ్ళు వచ్చేదో చెప్పలేదులా విష్ణుమూర్తి పుట్టబోతూ ఉన్నాడు అంటూ. ఇక రావణ సంహారం కోసం దాశించారు అంటారు, అది కూడా సత్యం కాదు. అసలు రావణ సంహారం కోసం దాయటం ఎందుకు? రాముడే చెబుతుంటాడు కదా వాడు శరణాగతుడైతే నేను కాపాడుతాను అని, అందుకోసమే ఇంత పని చేస్తాను అంటాడు రాముడు. కనుక అలాంటివి కూడా కాదు, ఈ చెప్పేటటువంటివి కూడా కొన్ని కొన్ని సరైనటువంటివి కాదు. అలా కాదు, విషయాన్ని మనం అవగాహన చేసుకోవటానికి చూస్తే కవిగా వాల్మీకి చెబుతాడు. పాత్రలలో వశిష్ఠుడు అలాగే విశ్వామిత్రుడు ఇంకా కొందరు మహర్షులకి అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటల్లో ఉంటాయి. వాళ్ళు చెప్పేది కవి రచన చేసి తర్వాత పాఠకుల కోసం చెప్తున్నాడు తప్ప అసలు ఆ కాలంలో చెప్పింది కాదు కదా. వాల్మీకి రచనంతా అయిపోయిన తర్వాత చెబుతున్నాడు ఈయన, కథంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత చెప్తున్నాడు. కనుక మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి, విశ్వామిత్రుని యొక్క భావంలో ఎలా ఉంటుంది అని చెప్తున్నారు వ్యాఖ్యానం. ఆయన యోగబలం చేత సాక్షాత్కరించుకున్నాడట ఈ పరావరతత్వ యాథాత్మ్యము. అంటే పరుడైనటువంటి ఆ పరబ్రహ్మ రాముడుగా అవతరించిన ఆయన తత్వము, ఇక అపరమైనటువంటి ఇతరమైన అందరి యొక్క బలహీనతలు అన్నీ యథార్థంగా తెలిసిన వాడు ఆయన. మరి దశరథుడు కేవల కర్మటః, కేవలము కర్మలు ఏదో చేసుకుంటూ, కర్మలు అంటే రాజ్యపాలన, ధర్మము, అర్థము, కామము అంటూ వీటి కోసం ఉండేవాడు ఈయన. మరి యోగబలంతో ఉన్నవాడు ఆయన. అహం జటావల్కలధారీ, దశరథుడు విశ్వామిత్రుడు జడలు ధరించినటువంటి వాడు, అంటే తన తపస్సు కోసం. త్వంతు క్రోధభరాక్రాంత, నీవేమో కోపాన్ని ధరించినవాడివి అంటూ ఉన్నాడు దశరథుడితో. నిజానికి ఈయన తపస్సు కాలంలో కొంతవరకు కామక్రోధాలను వరుసనే జయించుకుంటూ వస్తాడు. సాధన చేసేటప్పుడు తప్పదు ఎవరికైనా అలా జయించవచ్చు అని తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు లేదది ప్రస్తుత కాలంలో, మరి ఆ కోపాన్ని మళ్ళీ ఇక తెచ్చుకోలేను అన్నాడు గనక ఈయన దగ్గర లేదు, దశరథుడి దగ్గరగా ఉంటుంది. అహం సాత్విక ప్రకృతి, విశ్వామిత్రుడు సాత్వికమైనటువంటి స్వభావం ఆయనది. త్వంతు రాజస, దశరథ చక్రవర్తిది రాజస స్వభావము. అహం గర్భభూతస్తపోధన ఇచ్చుక్తరీత్యా రామస్య గర్భభూత, మేము తపోధనులమి, రామునికి గర్భభూతులం అంటే రాముడు మాకు పరమాత్మ, ఆయన గర్భంలో ఉండేవారిని మేము అనుకుంటాం ఆయన రక్షణలో. త్వంతు రామే గర్భత్వ అభిమాని, నీవేమనుకుంటావు రాముడు నీ గర్భములో ఉండి అంటే నీ కడుపును పుట్టాడని నువ్వు అనుకుంటున్నావు. యోగక్రమ జ్ఞానవాన్ అహం, ఈ యోగము ఏ విధంగా క్రమంగా ఎలా తెలుసుకోవాలో తెలిసిన వాడిని నేను. త్వంతు భోగక్రమ, నీవు భోగములు క్రమంగా అనుభవించేటటువంటి వాడివి, ఆ విషయాలు తెలిసిన వాడివి నీవు. అహం మోక్షకామ్యష్టి కృతు, నేను మోక్షకామము అనే యజ్ఞం చేసిన వాడిని అయ్యా. త్వంతు పుత్రకామ్యష్టి కృతు, నువ్వేమో పుత్రకామ్యష్టి చేశావు. అహం ధర్మ మోక్షపర, నేనిప్పుడుక ధర్మము మోక్షము అనే రెండు పురుషార్థముల్లోకి వచ్చేసున్నా. నీవు త్వంతు అర్ధకామపర, అర్ధము కామము వీటిని ప్రధానంగా తీసుకున్నటువంటి వాడుగా నువ్వున్నావు ప్రస్తుతానికి. ఏతత్ సర్వం ప్రసిద్ధ పరామర్శిన అహమిచ్చనైన సర్వశబ్దేన ఉచ్యతే. కనుక ఇదిగో ఇలా అహం అంటే ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు మనము వ్యాఖ్యాన విశేషాలను చూస్తున్నాం, కథ జరిగిపోయింది. అక్కడేదో వాల్మీకి విశ్వామిత్రుడు ఇలా అన్నాడని అనుకున్న అవసరంలో అక్కడ అయిపోయింది. అక్కడ ఇలా విశ్వామిత్రుడు అనలేదు, అతని భావం ఇలా ఉండవచ్చు అని చెప్పి వ్యాఖ్యానం చెబుతారు. దీనిని మనము తెలుసుకోవటము, ఇక్కడ మన దృష్టిని పెట్టుకోవాలి. ఇలా వీటిని తెలుసుకుంటూ ముందుకు జరగాలి. అక్కడేదో ఒక అభూతమైనదేదో, జరగరానిదేదో జరిగిపోయిందనో అట్లా అనుకోకూడదు. అసలు అది మామూలుగా జరిగింది, మామూలుగానే లోకమంతా ఎలా నడుస్తూ ఉంటుందో అలాగే జరిగిపోయింది. రాముని కాలం అతిశయోక్తులు లేవు, రాముని చరిత్రలో అంతా మామూలుగా ఆయన పరాక్రమంలోనే ఆధారపడిపోయి ఉన్నాడు రాముడు. ఆయన పరాక్రమంతోనే రాక్షసులను జయించాడు. ఇది తెలుసుకోవాలి మనం. అడుగడుగున ఏదో అవతార పురుషుడు అనుకుంటూ ఉండకూడదు. ఇది మనము ఇలా తెలుసుకుంటూ ఉండాలి. ఈ వ్యాఖ్యానం ఇంత ఉన్నది అన్నట్లుగా వ్యాఖ్యానము యొక్క గొప్పతనం ఇది. తదాచ వేద్మి అంటున్నాడు, అంటే నాకు తెలుసు అంటున్నాడు. మరి 12 ఏళ్ళు ఇక్కడ పెరిగాడు, అసలు ఆయన చూడను కూడా చూడలేదు, మరి ఈయనకి ఎలా తెలుసు అండి ఈ మాట అంటాడు అని అంటే, వేదాహమేతం పురుషం మహాంతం ఇది శృతౌ ఏతమితి సౌలభ్యం ఉచ్యతే. ఎలాగనంటే ఈయన గురించి వేదముల నుండి, ఉపనిషత్తుల నుండి తెలుసు. ఈ ఋషులందరూ వాటి ద్వారా తెలుసుకున్నాడంటే పరమాత్మతత్వం తెలుసు. ఆ పరమాత్మ ఈ రాముడు అయినప్పుడు అసలు అక్కడ అందేవాడు కాదు, ఇక్కడేమో రూపాన్ని ధరించి వచ్చి ఉన్నాడు. కనుక సులభముగా ఇక్కడ సేవించడానికి దొరుకుతూ ఉన్నాడు అన్నాడు. సౌలభ్యము అన్నారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి అన్నమాట. ఎలాగోనంటే ఆ రాముడు ఇలా మనకి మానసికంగా మనకి దొరుకుతాడు పరమాత్మ రాముడు. ఇక మన మాంసనేత్రములతోనంటే విగ్రహాన్ని, విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మ విగ్రహం మన కళ్ళకు కనపడుతూనే ఉంటుంది. ఆనాటిదేమో మనుషుల మధ్య తిరిగింది, ఈనాడు విగ్రహ రూపంలో, శిలారూపంలో, మరొక రూపంలో ఇప్పుడు వచ్చే రాముని యందు ఇంత భావాన్ని మనము ఉంచుకోవాలి. ఇది తెలుసుకున్నందువలన ఇది మనకు తెలిసి వచ్చేది. కనుక రామం సత్యపరాక్రమం అంటున్నాడు. మహాత్మానం ఆయన, మహాత్మానం అంటే తేజసాంహిన వయస్సు సమీక్షత ఇది బాల్యేపి నిరవధిక వైభవం. మరి ఈయన బాలుడు కదండి, అప్పుడే ఇంత మహత్తు ఎక్కడది అని అంటే తేజస్సు, ఆయన యొక్క తేజస్సు అలా మహా తేజస్సు కనిపిస్తూ ఉన్నది, వయస్సు కాదు ఇక్కడ. యద్వా మహాత్మానం సత్యస్య సత్యం ఇతివత్. ఈ మహాత్ముడు అని అంటే సత్యానికే సత్యమైనటువంటి వాడు ఈయన. అంటే సత్యము అనేటటువంటిది త్రికాలములందు ఉండేది, అలా ఉన్న సత్యాన్ని కూడా అలా ఉంచటానికి ఆ సత్యము చేత చెప్పబడేవాడు ఆయనే. ఆత్మనో జీవశ్చాపి ఆత్మానం, అంటే ఆత్మయందు ఉండి ఆయన సత్యముగా ఉంటూ ఉన్నాడు. సత్యము ఆత్మ, దానికి లోపల ఉండేవాడు ఈయన, అంటే జీవునికి లోపల. ఆత్మని తిష్టన్ ఇది శృతి చెబుతూ ఉన్నందువలన బృహదారణ్యకం అనే ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. ఆత్మని తిష్టన్, ఆత్మను అంతరోయమయతే, లోపల ఉండి నియమిస్తూ ఉన్నాడు. యమాత్మా నవేద, ఎవరిని ఆత్మ, ఈ ఆత్మ తెలుసుకోలేకపోతూ ఉందో అంటూ చెబుతుంది బృహదారణ్యకం అనే ఒక ఉపనిషత్తు మొత్తము. ఆయన భూమి యందు ఉన్నాడు, యహ్ పృథివ్యాం తిష్టన్ అంటూ, అలా అగ్ని యందు నీటి యందు అన్నింటి యందు ఉన్నా కూడా ఆయన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కనుక ఇక్కడ సత్యస్య సత్యం అంటే ఏమిటనంటే, ఒక సత్యము జీవుడైతే అతనికి మరల అతడికి కూడా ఆత్మ ఈయన, కనుక మహాత్ముడు. ఇంకా మరొకటి, ఆత్మ దేహ, ఆత్మ అంటే దేహానికి కూడా అర్థం. ఆత్మా జీవే ధృతౌ దేహ ఇది అమర, అంటే అమరకోశంలో ఈ అర్థాలు ఉన్నాయని నిఘంటు చెప్తూ ఉంది. ఆత్మ అంటే జీవునికి అర్థము, ధృతౌ ధైర్యానికి అర్థము, దేహానికి కూడా అర్థమే, దేహం కూడా ఆత్మే. అలాగే ఇంకా ఉన్నాయి మనస్సు, ఇంకా ఇంకొక నిఘంటు చెబుతూ ఉంటుంది మనస్సు బుద్ధి ఇలా. కనుక ఈయన ఇప్పుడు దేహము అని అంటే, మహాదేహము అని అంటే అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. ఈ రాముడిది అప్రాకృత దివ్యమంగళ విగ్రహం, అంటే శరీరం కూడా ఈ ప్రాకృతమైనది కాదు. మరి ఆయన మనిషి మనిషి అన్నాడు కదండి అని అంటే, అవును మనిషి అన్నాడు, కానీ రాముడు తన శరీరంతోనే వెళ్ళిపోయాడు ఆ వైకుంఠ ధామానికి. చివరిలో చూస్తే కనపడుతూ ఉంటుంది, అంటే అది దివ్యమంగళ విగ్రహమే. ఇప్పుడున్నది కూడా అదే, విష్ణుమూర్తి యొక్క ఏ అవతారమైనా చాపైనా అదే, కూర్మమైనా అదే. నతశ్య ప్రాకృతమూర్తి, అది ప్రాకృతమూర్తి కాదు అని స్మృతులు చెబుతూ ఉన్నాయి, అంటే మహాభారతము అవి చెబుతూ ఉన్నాయి, విష్ణు పురాణము ఇలా. యద్వా మహాత్మానం అంటే మహాస్వభావము, ఆయన స్వభావం చాలా గొప్పది. ఇటువంటిది అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు, అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తాను, ఇది నా వ్రతము అని చెప్తున్నాడు. యద్వా రామం మహాత్మానం అవతారకృత మహాస్వభావయుక్తం, అవతారములో వచ్చినప్పటికీ కూడా స్వభావాన్ని విడవకుండా వచ్చాడు. సవుశ్రేయాన్ భవతి జాయమాన ఇది శృతేహే. ఎలాగో అనంటే అతడు పుట్టాడు అని అంటేనే ప్రకాశిస్తాడట. మామూలుగా మనం కర్మతో పుడుతూ ఉంటాం, ఆ పుట్టుకతో మనకు అజ్ఞానం ఉంటుంది, అలా కాదు. అసలు ఆయన పుట్టుకే ప్రకాశము అని శృతి చెబుతూ ఉన్నది అన్నారు. సత్య పరాక్రమం సదైక రూప పరాక్రమం, అంటే ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది ఆయనకి. వయస్సును బట్టి కానీ లేదా సందర్భాన్ని బట్టి కానీ ఆయన పరాక్రమము ఏమీ తరగదు. అది నా విజిత్య నివర్తత ఇది వక్షతే, తాను ఏ పనికైనా పూనుకుంటే దాంట్లో విజయాన్ని పొందకుండా వెనక్కి తిరగడు, అది సత్య పరాక్రమత్వం. యద్వా ఒకవేళ అది కాకపోతే, అంటే ఇంకొకటి మరొకటి కూడా సత్య పరాక్రమం, పరమార్థ పరాక్రమం, పరమార్థము యథార్థమైనటువంటిది. సత్యాత్ పరాన్ ఆక్రమతీతి, సత్యముతోనే ఆయన ఇతరులను జయించడానికి ప్రయత్నించి జయిస్తాడు కూడా. అంతేగాని అక్కడ కోటము కపటము అంటూ ఏమీ ప్రయోగించడు రాముడు ఎప్పుడు. గచ్చాను జానామి ఇది బహువారం ప్రకృతి సంబంధ కృత ప్రాతికూల్య నివర్తనే యత్నం కృత్వా తథాపి అననుకూలత్వే తాను హంతి ఇది అర్థ. అంటే రావణాసురుడు చిక్కాడు ఒకసారి, ఏమీ లేదు అతని దగ్గర, అన్ని పడగొట్టేసినా కూడా పో అని విడిచిపెట్టేశాడు. కనుక అలా సత్యపరాక్రముడు, మళ్ళీ తర్వాత అనుకూలంగా అంటే వాడు అన్నీ ఉన్నప్పుడే మళ్ళీ చంపటానికి భయం లేదు కనుక. అయత్నకాలేపి శత్రుభయంకర, సుఖసుప్త పరంతపః అంటే యుద్ధమునందే కాదండి, శత్రువులు అసలు తలుసుకుంటేనే భయపడిపోవాలట ఆయన్ని. ఎలాగనంటే సుఖసుప్త పరంతపః అని చెబుతాడు ఒక చోట అరణ్యకాండలో. అరణ్యకాండలో కాదు, అరణ్యము చిత్రకూటంలో, అయోధ్యకాండలోది. ఆయన పడుకున్నప్పుడు కూడా పరంతపుడుగానే ఉన్నాడట, నిద్రపోయేటప్పుడు కూడా శత్రువులు చేరలేనట్లుగా ఉన్నాడు అని చెబుతాడు వాల్మీకి. అది సత్యపరాక్రమము అంటే. ఇది వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠుడు మొదలైన వారు తెలుసుకోగలుగుతారయ్యా అంటే ఆప్తతముడు మీకు పురోహితుడు నేను చెబుతున్నానని కాదేదో నా పని కోసము నేను చెబుతున్నానని అనుకుంటావేమో అలా ఏం కాదు, నీ యొక్క పురోహితుడు సరస్వతీ వల్లభ పుత్రుడు. అంటే సరస్వతీ వల్లభ అని ఎందుకు చెబుతున్నారంటే సరస్వతి అంటే విద్యలన్నింటికీ కూడా సరస్వతి ఆమె అధినేత్రి కనుక ఆమె యొక్క భర్తకి కుమారుడు సుమా, యోగ సిద్ధితో జ్ఞానం కలిగినటువంటి వాడు. నాకు తన మాటతోనే బ్రహ్మర్షిం చేశాడు నన్ను. అటువంటి ఆయన్ని కూడా అడుగు, తస్య ధీరాహ పరిజానంతి యోనిం, ఇంకా ఏచ ఇమే తపసిస్థితాహ అంటున్నాడు. ఇలా తపస్సులందు ఉన్నటువంటి తపస్సులు తెలుసుకోగలరు అంటే వేదం కూడా అదే చెబుతూ ఉందట శృతి. ధీరాహ పరిజానంతి యోనిం, తస్య యోనిం అతని జన్మకారణము ధీరులైనటువంటి వారు తెలుసుకోగలరు అని చెబుతూ ఉన్నాయి. అలాగే గర్భస్థమునందు ఉండగానే వామదేవుడు మొదలైనటువంటి వారు తెలుసుకున్నారు. ఇలా కేవలము పరమైకాంతులైనటువంటి వారు తెలుసుకున్నారు, యోగనిష్ఠులు తెలుసుకున్నారు, తపస్సులు తెలుసుకోగలరు, సామాన్యులకి ఇంత విషయము తెలియదు అని చెబుతూ ఉన్నాడు. తప అంటే న్యాసమేషాం తపసాం శరణాగతి అంటూ ఉన్నారు. శరణాగతులు తెలుసుకోగలుగుతారు, రాముడిని ఆశ్రయించి తెలుసుకోగలుగుతారు అని చెప్పారన్నమాట. ఒక శ్లోకానికి ఇంత వ్యాఖ్యానము అని ఈనాడు మనం తెలుసుకోవటానికి ఇది. ఈనాడు రాముని చూసి అలా భావించుకోవాలి, అలా భావించుదాం. ఇంకా ముందు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.